ప్రేమలేఖరాశ నీ కంది ఉంటది, పూల బాణమేష ఎద కంది ఉంటది, మాఘమాసమా వేడెక్కుతున్నది, మల్లెగాలికే వెర్రెక్కుతున్నది, వస్తే గిస్తే వలచి వందనాలు చేసుకుంట హంసలేఖ పంప నీకంది ఉంటది, పూల పక్క వేష అది వేచి ఉంటది. సొగసు ఎక్కడుందో చెప్పనా, అందమైన పొడుపు కథలు విప్పనాడి మనసు తీరు చెప్పనా, కొంగు చాటు కృష్ణ కథలు విప్పనా, సత్యభామ అలకలన్నీ పలకరింతలే అన్నాడు ముక్కు తిమ్మనా, మల్లె తోట కాడలన్నీ దాసలీలలు అన్నాడు వలచి వస్తేనే వసంతమాడవే, సరసమాడినా క్షమించలేనురా, వలచి వస్తేనే వసంతమాడవే, సరసమాడినా క్షమించలేనురా, కృష్ణా గోదారుందో ఏది బెస్ట్ చెప్పమంట, హంసలేఖ పంప నీకంది ఉంటది, పూల బాణమేష ఎద కంది ఉంటది. ప్రేమలేఖరాశ నీ కంది ఉంటది, పూల పక్క వేష అది వేచి ఉంటది.